భరతునికి వశిష్ఠోపదేశము అయోక 7:1. భరత, వృద్ధుడును జ్ఞాని సత్యపరాక్రముడు రాజు అయిన దశరథుడు భూలోక సుఖములననుభవించి గొప్పగా దక్షిణలు దానము చేసి అశ్వమేధాది యజ్ఞములు పుత్రకామేష్టి యాగములు చేసి దేవతలనారాధించి విష్ణువైన రాముని పుత్రునిగా పొంది దేవేంద్రుని అర్ధ సింహ సనఘును పొందియున్నాడు. తంసోచసి పృథేవత్వమశోచ్యం మోక్షభాజనం ఆత్మానిత్యో వ్యయశుద్ధి జన్మనాశాది వర్ణిత శరీరం జడమత్యర్థమపవిత్రం వినస్వరం విచార్యమాణే శోకస్య నావకాశః కథంచన పితావా తనయోవాపి యదమృత్యువసంగత మూఢాస్తామనుశోచంతి స్వాత్మతాడన పూర్వకం నిస్సారే ఖలు సంసారే వియోగే జ్ఞానినాయదా భవే వైరాగ్యహేతు సశాంతి సౌఖ్యంతనోతి చ జన్మవాన్యది లోకేస్మిన్స్తర్హితం మృత్యురన్వగా తస్మాదపరిహార్యోయం మృత్యుర్జన్మవతాంసదా స్వకర్మవసత సర్వజంతునా ప్రభవాప్యయో విజానన్నప్య విద్యాస్య కథ శోచతి బాంధవాన్ బ్రహ్మాండ కోటయునష్ట సరుష్టయో బహుసోగతాః సుష్యంతి సాగరా సర్వేకై వాస్థా క్షణజీవితే చలపత్రాంతలగ్నాంబు బిందు భంగురం ఆయస్తేజిత్వ వేళాయం స్తత్ర ప్రత్యయస్తావ దేహి ప్రోక్త నదే హెత్త కర్మణా దేహవాంసినః తడ్డే హెత్తన చ పునరేవం దేహ సదాత్మనః యథా త్యజతి వై జీర్ణం వాసో గృష్ణతి నూతనం తథా జీర్ణం పరిత్యజ్య దేహి దేహం పునర్నవం భజత్యేవ సదా తత్ర శోకస్యవసరకృత ఆత్మానం రియతే జాతు జాయతే నతు వర్ధతే. వర్షన పతన షడ్భావరహితోనంత సత్మప్రజ్ఞాన విగ్రహ ఆనందరూపో బుద్ధ్యాది సాక్షలేయ వివర్జితః ఏకైవ పరోహ్యాత్మా హిద్వితీయ సమస్థితః 106 ఇత్యాత్మానం దృఢం జానత్వా త్యక్త్వా శోకం కురు క్రియా 107 శ్లో 95-107 వరకు తాత్పర్యము. దశరథుని గూర్చి దోహకించకు, ఆయన దోహకించ తగ్గవాడు కాదు. ఆకనిత్యమైనది అది అశ్యయము, జననమరణ వికారములు లేనిది. 47 శరీరం జడం అపవిత్రమైనది నశించేది, బాగా విచారించిన ఎడల దాన్ని ఆకు గూర్చి విచారించనవసరము లేదు. తండ్రి కొడుకుగాని మరణిస్తే మూఢులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు. నిస్సారమైన సంసారమందు జ్ఞానులకెప్పుడు వైరాగ్యం కలుగునో ఆ వియోగమే వైరాగ్యమునకు కారణమగును. అది శాంతిని సౌఖ్యాన్ని ఇస్తుంది. ఈ లోకంలో పుట్టుక కలవాడగునేని వానిని మృత్యువు వెంబడించియేయుండును. అందువల్ల జన్మము కలవారికెల్ల ఈ మృత్యువు తప్పక అనివార్యమయ్యున్నది. జంతుపులకు తాము చేసుకొనిన కర్మఫలయును బట్టి జననమరణములు కలుగుచుండును. అజ్ఞాని కూడా ఆ బంధువుల గూర్చి ఎట్లు దుఃఖించును? అజ్ఞానియే దుఃఖింపడు కదా. జ్ఞాని దోహకించినా ఎన్నో బ్రహ్మాండములు నశించినవి, సృష్టులు గడిచిపోయినవి, సమమృలేడుచున్నవి, క్షణికమైన జీవితము మీద అంతపట్టుదల ఏల. చలించుచుండే చివర యుండు నీటిబట్టువలే నశించును, అకస్మాత్తుగా రాలిపోవును ఈ దేహముపై ఆసేందులకు. జీవుడు పూర్వజన్మకృత కర్మచే ఇప్పుడు మరల దేహమును పొందెను. ఈ జన్మలో చేసిన కర్మల వలన మరల దేహమును కలవాడగును. ఇట్లు దేహము జీవునికి కలుగుచుండును. జీవుడు చినిగిన పస్త్రమును విడిచి క్రొత్త గుడ్డను గ్రహించినట్లు శిథిలమైన దేహమును విడిచి క్రొత్త దేహమును తప్పక పొందును. కాబట్టి దీని విషయమై దుహకించనవసరము లేదు. ఆత్మచాపరు పుట్టదు పెరగదు, దీనికి షడ్భాస వికారములు లేవు. ఆత్మానుతమైనది సత్యం జ్ఞానం ఆనందం అనులక్షణాలు కలది. బుద్ధి మొదలగు వానికి సాక్షి, అవినాశి, అద్వయుడు, దేహాతీతుడు. అంతటా సమముగా యుండు అద్వితీయుడు ఇది తెలిసిన కొని దుహఖమునుమాని కర్మలను చేయుము. భరత, నీవు మంత్రులతో కూడా నూనెతోటి నుంచి నీ తండ్రి దేహమును తీసి శాస్త్రోక్తముగా కర్మలు చేయుము. గురువుచే చెప్పబడిన విధముగా భరతుడు అజ్ఞానం వల్ల పుట్టిన శోకాన్ని వదలి అహితాగ్నియగు తండ్రి దేహమును యథాశాస్త్రోక్తముగా సంస్కరించి పితృఋణము 48 ను తీర్చుకొనెను. పిమ్మట భరతుడు తనకు రాజ్యము కాని సంపదలు కాని వద్దనియు ఆరణ్యమున రాముని సేవ చేసి కొనుచు ఆనందముగాయుండదలచితి నని భావించి రాముని సన్నిధికి పయనమైపోవుచుండా అతని వెంట వశిష్ఠుడు కౌసల్యాదులు గొప్ప సైన్యము కూడా బయల్దేరిరి. శృంగబెర్పురమున గుహుని వలన రామ వృత్తాంతము విని భరతుడు విలపించెను. రామ సేవాభాగ్యము లభించిన లక్ష్మణుని భాగ్యమును కొనియాడెను. అహం రామస్య దాసాయేతేషాం దాసస్య కింకరః యదిస్యాం సఫలం జన్మ మమ భూయాన్న సంశేహ. రాముని దాసులెవరు కలర్లో వారి దాసునకు నేను దాసుడనగుదునేని నా జన్మము నిస్సందేహముగా సఫలము కాగలదు అని గుహునితో భవతుడు చెప్పెను. అచ్చట నుండి భరతుడు భరద్వాజాశ్రమమునకు బోయి ఆయనను సేవించి చిత్రకూటమునకు బోయి రాముని సన్నిధిని చేరెను. శ్రీరాముని పాదకమలములకు భక్తితో నమస్కరించెను. రాముడు తమ్ముని కౌగలించుకొని గురువగు వశిష్ఠునికి తల్లులకు నమస్కరించెను. తండ్రి, మరణ వార్త విని మందాకినిలో స్నానమాచరించి ఉత్తర క్రియల చేసెను. భరతుడు తనకు రాజ్యాధిపత్యము సమ్మతము గాదనియు రాముడే రాజ్యము చేయవలయునని పట్టుపట్టెను. అప్పుడు వశిష్ఠుడు భరతునికి ఏకాంతముగా రామావతార ఉద్దేశము రావణవధను గూర్చియు వివరించెను. భరతుడు రామ పాదుకలను కోరి వానిని తీసుకుని రామువనకు ప్రదక్షిణము చేసి అయోధ్యకు బయలుదేరెను. కైకేయి రాముని సమీపించి తన దుస్వభావమును క్షమింపుమని ప్రార్థించెను. రామ, నీవు సాక్షాత్తు విష్ణువు అవ్యక్తుడవు పరమాత్మవు. మాయామానుష రూపంతో సమస్త జగత్తును మోహింపజేయుచున్నావు. నీ ప్రేరణతోనే లోకము మంచికాని చెడ్డకాని కార్యము చేయుచున్నది. నీ ఆధీనములో ఆస్వతంత్రమైన ఈ విశ్వము నీ ప్రేరణ లేక ఏమి చేయగలదు? యథా 49 కృత్రిమ నర్తక్యో నృత్యంతి కుహకేచ్ఛయ త్వదాధినా తథామయ నర్తకీ బహురూపిణి ఎట్లు కృత్రిమ నాట్యకత్తెలు బొమ్మలు ఆడించువాని ఇచ్ఛతో ఆడునో బహురూపిణియగుమాయని యధినయే నాట్యము చేయుచున్నది. శత్రు సంహారక, నేను కూడా దేవకార్యము చేయబోవునట్టి నీచే ప్రేరితనే పాపపు మనస్సుతో మిక్కిలి పాపకార్యము చేసి తిని దేవతలకు కూడా అగోచరుడవైన నీవు నాకు కనబడితివి. జగన్నాథ విశ్వేశ్వర అనంత, నన్ను రక్షింపుము. నీకు నమస్కారం. నీ జ్ఞాన ఖడ్గముచే నా కొడుకు నా ధనమును విషయాభిరుచియను పాసమును ఛేదించుము. నేను నీ శరణు పొందితిని అని రాముని వేడుకొనెను. కైక మాటలను విని రాముడు చిరునవ్వుతో, భాగ్యవతి, నీవు నన్ను గూర్చి చెప్పినదంతయు సత్యము, అసత్యము కాదు. నాచే ప్రేరేపింపబడి సరస్వతి, నీ నోట నుండి ఇట్లు దేవతల కార్యము సిద్ధించుట కొరకే అట్లు చేసినది. నీదోషమేమీ లేదు. నీవు పొమ్ము. సమస్తము నందును స్నేహము వదలి రేయింబవళ్ళు నన్ను ధ్యానించుచుండుము. నీ భక్తిచే శీఘ్రముగా ముక్తురాలగుదువు. నేను అంతటను సమ్యదృష్టి కలవాడను. ఇంద్రజాలకుని వలె నాకు ద్వేషింపదగనది కాని ప్రియమైన దియులేదు. నన్ను ఎవరు ఏ రీతిగా భజిస్తే వారిని ఆ విధముగా అనుగ్రహించెదను? తల్లి, నా మాయచే మోహింపచేయబడిన బుద్ధిగలవారు నన్ను మనుష్యాకారము గలవానిగను సుఖదుఃఖములు పొందినవానినిగను తలచెదరు. నా తత్వము నెరుగరు. సంసారమును పోగొట్టునట్టి మద్వి, శైక జ్ఞానము నీ భాగ్యముచే నీకు కలిగింది. నీవు దీనినే స్మరించుచు గుహమున యుండుము. ఏ కర్మలు నిన్నంటవు అని ఉపదేశించెను. భరతుడు శ్రీరామ పాదుకలను తెచ్చి సింహాసనముపైనుంచి ప్రతిదినము వాటికి సమస్త రాజోపచారములు చేయుచు పూజించుచు రాముని రాకకే నిరీక్షించుచుండెను. 50. శ్రీరాముడు కొంతకాలము చిత్రకూటమున వసించి అత్రి ఒకటి మహర్షి ఆశ్రమమునకు పోయెను. అత్రి అనసూయలకు రామలక్ష్మణులు సీతయు ప్రణమిల్లిరి. అనసూయ సీతాదేవికి విశ్వకర్మచే చేయబడిన కుండలములనిచ్చెను. మరియు నిర్మలములైన రెండు వస్త్రములను అంగరాగమును ఇచ్చి రాముని కీర్తించినది. రామత్వమేవ భువనాని విధాయతేషాం సంరక్షణాయ సురమానుషతిర్యగాదీన్. దేహాన్ బిభర్షి నచదేహగుణైర్విలిప్తస్త్వత్తో బిభేత్యఖిల మోహకరిచమాయ రామా, నీవే సర్వలోకములను సృష్టించి వానిని రక్షించుటకై దేవ మనుష్య జంతు రూపములు ధరించున్నావు. అయినను ఆ దేహగుణములు నిన్ను అంటుటలేదు. ఏలయనిన నీవు చిన్మయ స్వరూపుడవు. అఖిల ప్రపంచమును మోహింపజేయుచున్న మాయకూడా నిన్ను జూచి భయపడుచున్నవి.